జ్ఞానోపలబ్ధికి ఉపాయము అతో విముక్త్యా ప్రయతేత విద్వాన్ సమ్యస్త బాహ్యార్థ సుఖస్పృహః సన్. సంతం మహాస్త్రం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా. అతః ఈ కారణము వలన విద్వాన్ విద్వాంసుడు సమ్యస్త బాహ్యార్థ సుఖస్పృహః బాహ్య విషయముల వలన కలుగు సుఖములయందు ఆశను విడనాడిన వాడే సన్ సత్వము ఉనికి కలవాడే సాస్తం సత్స్వరూపుడును మహాంతం డట్ మహాపురుషుడును ఆయన దేశికం గురువును సముపేత్య సమీపించి తేన అతనిచే ఉపదిష్టార్థ సమాహితాత్మ ఉపదేశింపబడిన విషయమునందు నిలిపబడిన బుద్ధి కలవాడే విముక్రే ముక్తి కొరకు ప్రయత ప్రయత్నింపవలెను. 8. మనుష్య జన్మ పురుష జన్మాధికము ఎన్నో జన్మలలో చేసుకొనిన పుణ్యముల ఫలము. పురుషుడు స్వలాభప్రాప్తి విషయమున అప్రమత్తుడుగానుండవలెను. దుహఖములు పూర్తిగా తొలగిపోయిన పిదప లభించు నిరతిశయ సుఖరూపమగు మోక్షము ఆత్మైక్య జ్ఞానము కలుగనంతవరకు కర్మకాండను అధ్యయనము చేసి తద్విహి తమగు కర్మలననుష్ఠించినంత మాత్రమున లభింపదు. ఈ విషయమును అమృతత్వస్య నాశాస్త్రి విత్తనానుశ్రుతి కూడా సమర్థించుచు ధనసాధ్యమగు కర్మ సాక్షాన్మోక్ష సాధనము కాజాలదని చెప్పుచున్నది. ఈ కారణములచే విద్వాంసుడు మోక్షము కొరకై ప్రయత్నించవలెను. విద్వాన్ అనుపదమునకు నిత్యానిత్య వివేకము కలవాడని యర్థము. ఏలైన ఏ హి సంస్పర్శజా భోగా దుహఖయోనయ ఏవతే కౌత్తేయన తేషు రమతే బుధః. ఆద్యంతవంతః ఓ అర్జున, ఇంద్రియ విషయ సంయోగము వలన కలిగిన భోగములు దుహఖమునకే కారణములు. వీటికి ఆదియు అంతమును ఉన్నవి. బుధుడు వాటిపై ఆసక్తి చూపడు అను భగవద్గీతా శ్లోకమున బుధ శబ్దము ఈ అర్థమునందే ప్రయోగింపబడినది. భోగ్య వస్తువుల వలన కలుగు సుఖము వైశిక సుఖము అనిత్యమని సూచించుటకై బాహ్యార్థ అని చెప్పబడినది. విషయములు బాహ్యములగుటచే అవి ఆగంతుకములు అప్పుడప్పుడు వచ్చినవి, అవి ఎల్లప్పుడునూ ఉండునవి కావు. సుఖము కూడా అట్టిదే. అందుచే వివేకవంతుడగు పురుషశ్రేష్ఠుడు అట్టి భోగములపై ఆసక్తిని విడనాడవలెను. అట్లు విడనాడుటలో మొదటి ప్రయత్నమెట్లు చేయవలెనో సూచించుచు అసమ్యస్త బాహ్యార్థ సుఖస్పృహ సన్ అని చెప్పుచున్నాడు. బాహ్యములగు పదార్థముల వలన కలిగెడు సుఖమునందు ఆసక్తి లేనివాడు అని చెప్పుటచే ఐహికాముష్మిక ఫలభోగ విరాగము. ఇహలోకమునందును కావున వాటి వలన కలుగు పరలోకమునందు లభించు ఫలములననుభవించు విషయమున వైరాగ్యము సూచితమైనది. దీనిచే శృతి స్మృతి విహితములగు కర్మలను నిష్కామముగా అనుష్ఠించి అంతఃకరణమును నిర్మలము చేసుకున వలెను అను విషయమును గూడ చెప్పినట్లే. విషయలంపటడుగు జ్ఞానోపలబ్ధికి ఉపాయము. 17. బ్రహ్మగానే అగును అనుశ్రుతిననుసరించి దేశకునకు గూడా బ్రహ్మ భిన్నత్వముండుటచే సత్వము లభించుచున్నది. దీనిచే అనాత్మలగు అసత్తుల విషయమున పూర్తిగా అభిమానము తొలగిపోవుటయ్యను బ్రహ్మనిష్ట బ్రహ్మయందు ఏకాగ్రస్థితి గురువునకుండవలెనని సూచితమైనది. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమైత్పాణి శ్రోత్రియ బ్రహ్మనిష్టం ఆత్మజ్ఞానమునకే సాధకుడు సమిధలను గురుపాయనముగా చేతధరించి శ్రోత్రియును బ్రహ్మనిష్ఠుడును అగు గురువు వద్దకే వెళ్లవలెను. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అజియాన్ హేతర్క్యమణు ప్రమాణాత్ అనన్యునిచే అనగా అద్వితీయాత్మజ్ఞానవంతునిచే బోధింపబడిన ఈ ఆత్మ విషయమున గతియనున్నది లేదు. బ్రహ్మ జీవాభిన్నముగాన ఎచ్చటికోపోయి బ్రహ్మను కలియుటయ్యనున్నది లేదు. ఇది అతిసూక్ష్మమైనది. అతిసూక్ష్మమగుటచే ఊహింప శక్యము కానిది ఇత్యాది శృతులచే అట్టి బ్రహ్మనిష్ఠుడగు గురువు మాత్రమే సంశయాదులను పూర్తిగా తొలగించి శుద్ధాత్మజ్ఞానమును కలిగింపగలడని తెలియచున్నది. ఇది యుక్తమే కదా. లోకములో గూడా మనకు తెలియని మార్గమును గూర్చి ఎవరైనా మనకు చెప్పవలెనన్నచో మొదట వారు ఆ మార్గమును చూచియుండవలెను గదా. ఏదైనా ఒక విషయమును మనము స్వయముగానే తెలుసుకొన్నను దాని విషయమున గల్గు సందేహములను దాని యథార్థ స్వరూపము తెలిసిన వారు మాత్రమే తీర్పగలరు గాని ఇతరులు తీర్పజాలరు కదా. ఈ విషయమున సుఖజనక సంచాదమే ప్రమాణము. సుకుడు పూర్వ జన్మకృత పుణ్య పరిపాకవశముచే స్వయముగా ఆత్మతత్వమును తెలిసి కొనగల్లెను, తండ్రి ఉపదేశమును గూడా పొందెను. అటైనను ఆయనకు ఆత్మ విషయమున మనహస్థైర్యము కలుగుటకు మహానుభావుడగు జనకుని ఉపదేశము ఆవశ్యకమయ్యెను. ఈ విషయము వాసిష్ఠ 18 శ్రీ వివేక చూడామణి రామాయణాదులందు చెప్పబడియున్నది. ఈ విధముగ దేశికుడు సద్రూప బ్రహ్మాభిన్నుడగుటచే ఆయనకు సత్వము చెప్పబడినది, కావుననే ఆయనకు మహత్వము కూడా. మహత్వమనగా పంచకోశములు వివేకము కలిగియుండుటచే అపరిచ్ఛిన్నముగా అన్న మయాదికోశములచే పరిమితుడు కాకుండా ఉండుట, లేదా మహత్వమనగా శాస్త్రోక్త సమస్త సద్గుణములు కలిగియుండుట ఎని అర్థము చెప్పవచ్చును. ఇట్టి గుణములను శ్రోత్రియో వృజినో ఇవానలహ 84 ఇత్యాది శ్లోకములలో మున్ముందు చెప్పనున్నాడు. శిష్యేభ్యః జ్ఞానం దిశతి అను విగ్రహముచే దేశికుడనగా శిష్యులకు జ్ఞానమునిచ్చువాడు అని అర్థము. అతనిని యథాశాస్త్రముగా సమీపించి అతడుపదేశించిన బ్రహ్మస్వరూపమునందును తత్ప్రాప్తికి సహకరించు మార్గమునందును బాగుగా అంతఃకరణమును నిలిపి ముక్తికై ప్రయత్నింపవలెను. మోక్షేచ్ఛ లేనిచో మోక్షమునకై ప్రయత్నము కుదరదు కాన ముముక్షుత్వము సూచింపబడినది. ఉపదిష్టార్థనహి తాత్మా అని చెప్పుటచే ఎల్లప్పుడునూ బ్రహ్మలగ్నమగు మానసము కలిగియుండుట అనునది సర్వకర్మ సన్యాసము లేనిచో అసంభావ్యము గాన వివేకము కలిగిన వైరాగ్యవంతుడు తాను సకల కర్మలను సన్యసించి బ్రహ్మనిష్ఠుడగు గురువును సమీపించి బ్రహ్మ విచారము చేయవలెను అని చెప్పినట్లైనది. సాధకునకు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థఫల భోగ విరాగము, సమదమాది సాధన సంపత్తి, ముముక్షుత్వము అను 4 సాధనములు సాధన చతుష్టయము ఉండవలెను. విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ విముక్త్యా ప్రయతేత అనువాటిచే వివేక విరాగ ముముక్షుత్వములు సూచింపబడినవని ఇచట శ్రీచరణుల వ్యాఖ్యకు అభిప్రాయము. జ్ఞానోపలబ్ధికి ఉపాయము 19 ఉద్ధరేదాత్మ నాత్మానం మగ్నం సంసర్వారిధౌ యోగారూఢత్వమా సాధ్య సమ్యగ్దర్శన నిష్టయ 9 సమ్యగ్దర్శన నిష్టయ సమ్యగ్ధనమునందు నిష్టచేత యోగారూఢత్వం యోగారూఢత్వమును ఆసాధ్య పొంది సంసారవారిధౌ సంసార సముద్రమునందు మగ్నం మునిగియున్న ఆత్మానం తనను మనస్సును ఆత్మనేవ తనచేతనే మనస్సుచేతనే ఉద్ధరేత్ ఉద్ధరించవలెను. సంగ్రహముగా చెప్పిన విషయమునే 7 శ్లోకములలో వివరించుచున్నాడు. అందు ముక్తి కొరకై చేయబడు ప్రయత్నమునకు సమ్యగ్దర్శన నిష్టయే పరమావధి కావున మోక్షమునకు సాక్షాత్ సాధనమగు ఆ సమ్యగ్దర్శన నిష్టను దానికి ముఖ్య హేతువైన పరవైరాగ్యమును నామాంతరముగల యోగారుఢత్వమును ఈ శోకమున చెప్పుచున్నాడు. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వను షజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారుఢస్త దోచ్యతే ఎప్పుడు సర్వసంకల్పములను విడనాడి ఇంద్రియార్థములందును కర్మల కర్మములయందును ఆసక్తుడు కాడో అప్పుడు యోగారుఢుడని చెప్పబడును అని భగవంతుడు చెప్పిన విధమున సంసార సముద్రమునందు పడియున్న తనను ఉద్ధరించుకొనుటకు పరమ వైరాగ్య సహితమగు సమ్యగ్దర్శన నిష్టయే హేతువు అని భావము. క్లేశాది పంచక తరంగేతం భ్రమాఢ్యం దారాత్మజాప్తధన బంధు ఝషాభియుక్తం ఔర్వానలాభ నిజరోష మనంగ జాలం సంసార సాగర మతిత్య హరిం ప్రజామి శ్రీవివేక చూడామణి 20 తరంగములతో కూడినదియు క్లేశాది పంచకమనడు భ్రమతో సుడులతో నిండినదియు భార్య కుమారులు కావలసిన వారు ధనము బంధువులు అనెడు మత్స్యములతో వ్యాప్తమైనదియు బడబాగ్ని వంటి తన కోపము కోపమనెడు బాడబాగ్ని మన్మథుడనెడు వలను కలదియు అగు సంసారసాగరము దాటి హరిని కలదియు చేరుదును. సంసారసాగర విశాల కరాలకాల నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగని చేయుర్మి నిపీడితస్య లక్ష్మీను సింహ మమ దేహి కరావలంబం. సంసారసాగరమునందలి మహాప్రమాణమును భయంకరమును అగు కాలమనెడు మొసళ్లును రోగాదులనెడు ఇతర జలజంతువులను మృంగుటచే పట్టుదప్పిన శరీరము కలవాడను భయపడుచున్నవాడను రాగసముదాయమనెడు తరంగములచే పీడితుడను అగు నాకు ఓ లక్ష్మీను సింహ చేయుత నిమ్ము ఇత్యాది విధమున వర్ణితమును అజ్ఞానరూపమును అజ్ఞాన విలాసరూపమును అగు సంసారమును సమ్యగ్ జ్ఞానము లేకునచో దాట శక్యము కాదు గాన అది ఒక సముద్రమని చెప్పుదురు. అనాత్మయగు దేహమును ఆత్మయ్యని భావించుచున్నంతవరకును ఆ దేహము జనించుచున్నప్పుడు గాని మరణించుచున్నప్పుడు గాని దానికి సంబంధించిన ధర్మము ఆత్మయందులేదు అను జ్ఞానము కలుగదు కదా. అట్లే ప్రాణము క్షుప్పిపాసలతో బాధపడుచున్నప్పుడు గాని విష్ణమగునప్పుడు గాని ఆ ధర్మములు ఆత్మకు సంబంధించినవి కావను జ్ఞానము కలుగదు కదా. ఈ విధముగా అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము అననవి అవిచ్ఛిన్నముగా నుండుటచే ఈ కేశాది పంచకమును తరంగమునుగా రూపించుట జరిగినది. అట్లు అంతఃకరణము సుఖదుహఖ జ్ఞానోపలబ్ధికి ఉపాయము 21 లేనిదానిని ఆ విధముగానున్నట్లు భావించుట భ్రమము. ఈ భ్రమమే సుడి ఇత్యాద్యర్థము స్పష్టము. ఆత్మ సంగరహితమైనది సచ్చి దానంద స్వరూపమైనది. అట్టి ఆత్మ అనాద్య విద్యావశముచే నేను అజ్జుడను కర్తను మనుష్యుడను ఇత్యాది విధమున అనాత్మలగు స్థూల సూక్ష్మకారణ శరీరములందు ఆత్మబుద్ధితో ప్రవర్తించుచు తన యథార్థ స్వరూపమును తెలుసుకొనుకుండుటయే సంసారవారిధి మగ్నత్వము. సుషుప్తిలో బాహ్య ప్రపంచానుభవము ఉండదు. అందుచే వివేకరహితమగు మనోరూపోపాధియే ఈ సంసారమునకు మూలమని చెప్పవలెను. కావుననే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహ బద్ధాయ విషయాసక్తం ముక్త్యా నిర్విషయం స్మృతం. మనుష్యుల బంధమోక్షములకు మనస్సే కారణము. విషయాసక్తమైన చో బద్ధమునకును విషయాసక్తి శూన్యమైన చో మోక్షమునకును కారణము అని చెప్పబడుచున్నది. కావున ఆత్మ సంసారవారిధి మగ్న మగుటయ్యనగా వివేకశూన్యమగు మనస్సు శరీరాదిసక్త మగుటయే. ఈ మనస్సు శ్రవణమననాది శాస్త్రీయ సంసారములచే ఎప్పుడు సంస్కరింపబడునో అప్పుడు ఆత్మ యథార్థ స్వరూపము తెలియటచే అది భ్రమశూన్యమగును. కావున వివేకశూన్యమగు మనస్సును శాస్త్ర వివేకము గల మనస్సుతో ఉద్ధరేత్ అనాత్మల నుండి దూరము చేయవలెను. బహిర్ముఖముగనండుట మనస్సునకు స్వభావము. అది బాహ్యములగు శరీరాదులలో సక్తమగునప్పుడు వాస్తవమున ఆత్మసంగవహీనమైనను స్ఫటికము జపాపుష్పాది ప్రతిబింబముచే ఎదిగా కనబడినట్లు సంగము కలదవలే కనబడును. ఆ ఉపాధియగు మనస్సే అంతర్ముఖమై అనాత్మ సంబంధమును వీడి ఆత్మపై స్థరముగా నిలచినప్పుడు ఆత్మ ఉద్ద శ్రీవి వేక చూడమని రింపబడినట్లు అగును అని భావము. సంసారవారిధిలో మగ్నమైన ఆత్మను యోగరుఢత్వమును సంపాదించి సమ్యగ్దర్శన స్థైర్యముచే ఆత్మచేతనే ఉద్ధరింపవలేను అని అన్వయము. 22 ఈ శ్లోకమున ఉద్ధరేదాత్మనాత్మానం అనుదానికి ఆత్మను ఆత్మచేతనే ఉద్ధరింపవలేను అనియు మనస్సును మనస్సుచేతనే ఉద్ధరింపవలెననియు రెండు విధముల వ్యాఖ్యానమును శ్రీచరణులు సూచించియున్నారు. అవ యోగారూఢత్వమనగా ఏడియో స్పష్టీకరించుచూ సన్యాస స్వీకారానంతరము సంపాదించవలసినవియు సమ్యదర్శన నిష్ఠా ప్రాప్తికి సాధనములను అగు శ్రవణ మనన నిధిధ్యాసనములను గూర్చి సంశ్యస్య ఇత్యాది శ్లోకములలో చెప్పుచున్నాడు. సమ్యస్య సర్వకర్మాణి భవబద్ధ విముక్తయే యత్యతాం పండితైర్దీరైరాత్మాభ్యాస ఉపస్థితయః. 10. సర్వకర్మాణి సమస్త కర్మలను సంశ్యస్య సంన్యసించి ధీరే అహ మనస్సును అదుపులో నుంచుకున్నవారును ఆత్మాభ్యాసే ఆత్మకు సంబంధించిన శ్రవణాదులేయందు ఉపస్థితేహ ప్రవర్తించుచున్న పండితులచే భవబంధ విముక్తయే సంసారబంధముల ముక్తి కొరకు యత్యతాం ప్రయత్నము చేయబడుగాక. సర్వకర్మాణి సంశ్యస్య కర్మకాండోక్త ములగు కర్మలనన్నింటినీ విడచి భవబంధ విముక్త ఏ సాంసారిక బంధముల నివృత్తికి కారణమగు సమ్యగ దర్శన నిష్ఠ కొరకే పండితైః ఆత్మను ప్రత్యక్షముగ తెలుసుకొనగలిగిన ధీరేసి బుద్ధిని వశములో నుంచుకున్న వారిచే జ్ఞానోపలబ్ధికి ఉపాయము. 23. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాజ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్దిరహ ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్రురమూతత్వమిచ్చన్. ఇంద్రియములు బహిర్ముఖములుగా మాత్రమే యుండునట్లు బ్రహ్మదేవుడు హింసించెను. అందుచే మానవుడు బాహ్య ప్రపంచమును మాత్రమే చూడగలడుగాని అంతరాత్మను చూడజాలుకున్నాడు. కోరు ఎవ్వడో ఒక్కడు దృష్టిని అంతర్ముఖముగ చేసుకుని అంతరాత్మను చూడగలుగుచున్నాడు అని శృతి చెప్పినట్లు ధియం బుద్ధిని రాతి గ్రహించును అనగా వశములో నుంచుకొనును కాబట్టి ధీరుడు దేహేంద్రియాదులలో అతి ప్రధానమగు బుద్ధిని స్వాధీనము చేసుకును చున్నాడన్నచో ఇతరేంద్రియములను గూడా జయించినాడని వేర్గ చెప్పబని లేదు. దీనిచే శాంత్యాదులు కలిగియుండవలెనను విషయము సూచితము. ఆత్మాభ్యాసమనగా తచ్చింతనం తత్కథన మన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేక పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్భుధాః. దానిని ఆత్మను గూర్చి ఆలోచించుట, దానిని గూర్చి మాటలాడుట, పరస్పరము దానిని గూర్చి బోధించుకొనుట అనునదియే తదేక దృష్టితో చేసెడు బ్రహ్మాభ్యాసమని పండితులు చెప్పుదురు అని ప్రామాణికులు చెప్పిన విధమున వినిన విషయమును మననము చేసుకొనుట, దానిని గూర్చి ముచ్చటించుచుండుట, ఒకరికొకరు బోధించుకొనుట అనెడు జ్ఞానకాండోక్త ములైన వ్యాపారములందు లగ్నమైయుండుట అట్టి ఆత్మాభ్యాసోదిప్తులు. విజాతీయములుగు జ్ఞానములచే విచ్ఛిన్నము కాని సజాతీయ జ్ఞాన ప్రవాహమగు నిధిధ్యాసనమును అనుష్ఠించుచు ప్రయత్నింతురుగాక అని ఎన్వయము. ఇతర జ్ఞానము లేవియు. 24. శ్రీవివేక చూడామణి మధ్య కలుగకుండా ఒకే జానము అవిచ్ఛిన్నముగా చాలకాలము తైలధారవలె కొనసాగుట నిధిధ్యాసనము. ఇట్టి పురుషునకు సర్వసంకల్పములను సంన్యసించుటచే ఉత్తమ వైరాగ్యమను నామాంతరముగల యోగారూఢత్వము హస్తగతమేయని తెలియవలెను. అవ ఆశంక యావజ్జీవమగ్నిహోత్రం జుహ్యాత్ జీవించియున్నంతకాలము అగ్నిహోత్రము చేయవలెను. యావజ్జీవం దర్శపూర్ణమాసాభ్యాం యజేత జీవించియున్నంతవరకు దర్శపూర్ణమాస యాగములు చేయవలెను. అహరహ సంధ్యాముపాసిత ప్రతిదినము సంధ్యోపాసన చేయవలెను. కుర్వన్నే వేహ కర్మాణి జిజీవి స్వేచ్ఛతం సమాహ కర్మలు చేయుచునే 100 సంవత్సరములపాటు జీవనము గడపుటకై అభిలషించవలెను ఇత్యాది శృతులు. జీవించి ఉన్నంతవరకును కర్మలు చేయుచునే యుండవలెనని బోధించుచున్నవి కదా. కర్మ సంన్యాసము చేసినచో శృతిని అతిక్రమించినట్లు కాదా? సమాధానము కాదు. ఏలైనా ఆ శృతులన్నీయు చిత్తశుద్ధి లేని వారిని గూర్చి చెప్పినవి. అందుచేతనే ఏవం త్వయి నాణ్యతతోస్తి న కర్మ లిప్యతే నరే అను ఈశావాస్య మంత్రము. నరే నరమాత్రాభిమానము గల త్వయనియందు ఇత కర్మ చరణము కంటే అన్యథా మరియక మార్గము దేని వలన కర్మలోపము వలన కలుగు పాపముండదో అట్టి మార్గము నాస్తి టి మార్గము నాస్తి లేదు అని చెప్పబడినది. అనగా నేను మానవుడను అని అనుకొనున్నంతవరకును కర్మ చేయుచునే యుండవలెను అని భావము విన కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వమానసు కర్మచేత కాదు ధనముచే కాదు కర్మత్యాగము చేతనే కొందరు మోక్షమును పొందిరి. సమన్యాసయోగాద్యతయ శుద్ధ సత్తాహయతులు సంన్యాసయోగముచే శుద్ధమైన బుద్ధి కలవారు సంతానము కనుటచే కాదు. జ్ఞానోపలబ్ధికి ఉపాయము 25. ప్లవా హేతే అదృథా యజ్ఞ రూపాహ అష్టాదశోక్తమవరం యేషు కర్మ ఏతచ్చేయో ఏ భిననంతి మూఢ జరామృత్యుంతే పునరేవాపీయంతి. యజ్ఞోపాధభూతులగు ఈ పదనెనమండుగురును 16 గురు ఋత్విక్కులు యజమానుడు అతని భార్య దుర్బలమైన తెప్పలు వారిపై ఆధారపడియున్న యజ్ఞ రూపమగు కర్మగుడ క్రింది తరగతికి చెంది నదే. ఏ మూఢత్ములు ఈ కర్మనే శ్రేయస్సుగా అభినందింతురో వారు మరల మరల జరామృత్యువుల పాలగుచుందురు. కిమర్థా వయమధ్యేష్యామ హే కిమరా వయం యక్ష్యామ హే ఇయమనమెందులకు ఈ అధ్యయనము చేయుట ఇందులకీ ఇందులుకీ యజ్ఞములాచరించుట ఇత్యాది శృతులు కర్మ సన్యాసమును విధించి కర్మను నిందించుచున్నవి. తమేతం వేదాను వచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసానాశకేన. బ్రాహ్మణులు వేదాధ్యయనము చేతను యజ్ఞము చేతను దానము చేతను అనస్వరమగు తపస్సు చేతను ఈ ఆత్మను తెలుసుకున నిశ్చయించుచున్నారు. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యోగేశ్వరులు సంగమును విడిచి కర్మలను ఆత్మశుద్ధి కొరకై ఆచరించుచుందురు ఇత్యాది శృతి స్మృతులను పర్యాలోచించగా ఆ కర్మలు చిత్తశుద్ధి ద్వారా వివిధిషకు జ్ఞానేచ్ఛకు సాధ నములుగనుండునని మాత్రమే నిర్ణయింపబడుచున్నది. కాని వీటిని ఎల్లప్పుడును చేయుచునే యుండవలెనని కాదు. అటైనచో యద హరేవ విరజేత్ తదహరేవ ప్రప్రజేత్ ఏ రోజున వైరాగ్యము కలుగునో ఆ రోజునే సన్యాసమును స్వీకరింపవలెను అను సన్యాస విధ. యకవాక్యములకు బాధ కలుగును కర్మనింద కూడా అనుపపన్నమగును. అత ఏవ చాగ్నిందనాద్యనపేక్ష సర్వాపేక్ష చ యజ్ఞాది శృతేరస్వవత్ వివిద్యే పరమా పురుషార్థ హేతువగుటచే అగ్ని నాదులగు యజ్ఞాదులగు గృహస్థాద్యాశ్రమ కర్మలు మోక్ష విషయమున 26. శ్రీవివేక చూడామణి అపేక్షితములు కావు తమేతం వేదానువచనేన ఇత్యాది శృతులచే ఆశ్రమకర్మలన్నీయు విద్య లభించుటకు మాత్రము ఉపయోగించును ఫలమునిచ్చునది మాత్రము విద్యయే. అస్వాదులను బండిలాగుటకు మాత్రమే ఉపయోగింతురుగాని దుక్కిదున్నుటకు ఉపయోగింపరు. ఆ విధముగా కొన్ని వస్తువులు కొన్నింటిని సాధించుటకు మాత్రమే అట్లే ఈ యజ్ఞాదులు అని బ్రహ్మసూత్రములు కూడా ఈ అర్థమునే బోధించుచున్నవి. కావున కర్మలు పరమ పురుషార్థమగు మోక్షము నియజాలవు. ఇవి చిత్తశుద్ధి కలిగించుట ద్వారా జ్ఞానమునకు బహిరంగములుగానే ఉండును అను విషయమును చిత్తస్య ఇత్యాది శ్లోకమున చెప్పుచున్నాడు. ఉపయోగపడును చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే వస్తుసిద్ధిర్విచారణ న కించిత్ కర్మ కోటిభి. 11. కర్మ కర్మ చిత్తస్య చిత్తము యొక్క శుద్ధయే శుద్ధి కొరకు మాత్రమే ఉపయోగించును తుకాని వస్తుపలబ్ధయే వస్తుజ్ఞానము కొరకు నా ఉపయోగించదు. వస్తుజ్ఞానము వస్తుజ్ఞానము విచారణ విచారణ చేటచేతనే కలుగును. కర్మకోటిభ్యః కోటి కర్మలు చేసినను కించిత్ నా ఏమీయూ ప్రయోజనము లేదు. అవ విచారముచే వస్తుజ్ఞానము కలుగును అను విషయమునే దృష్టాంతముతో విశదీకరించుచున్నాడు. సమ్యగ్ విచారత సిద్ధ రజ్జుతత్వావధారణ భ్రాంత్యోదితమహా సర్ప భవదోహక వినాశిని. 12. భ్రాంత్యా భ్రాంతిచేత ఉదితమహాసర్పభవదు అవినాశిని పుట్టిన మహాసర్పము వలన కలిగిన దుహఖమును నశింపజేసది. రజతత్వావధారణ తాడి యొక్క యథార్థ స్వరూపము యొక్క నిర్ధారణము స సమ్యగ్ విచారత బాగుగా విచారణ చేయుట వలన మాత్రమే సిద్ధ సిద్ధించును. 21. జ్ఞానోపలబ్ధికి ఉపాయము. కనుచికటిలో నేలపై పడి ఉన్న త్రాడును చూచి సత్పమనుకొన్న పురుషుడు భయపడినవాడే దీపమును తీసుకుని వచ్చిన పిమ్మట బాగుగా పరిశీలించి ఆ వస్తువు యథార్థ స్వరూపమును తెలిసికొని భయము వణకు మొదలగు దోహకమును విడుచును అను విషయము ప్రసిద్ధము. అచట త్రాడునందు భ్రాంతిచే ఆవిర్భవించిన ఏ మహాసర్పము యొక్క జ్ఞానము వలన కలిగిన దోహకమును తొలగింపజాలిన రజ్జుతత్వ నిర్ణయము బాగుగా ఆలోచించుట వలన కలిగినదో అట్లే భ్రాంతిచే కలిగిన సంసార దోహకమును అనగా జన్మమరణముల వలన కలుగు దోహకమును తొలగించడి తత్వ నిర్ణయము అనగా ఆత్మ యథార్థ స్వరూప జ్ఞానరూపమ్మగు ఆత్మసాక్షాత్యారముగుడా సమ్యగ్ విచారణ చేయుట వలననే కలుగును అని ఈ దృష్టాంతము సర్వాంశములందును ప్రకృతోపయుక్తముగా ఉన్నది. అవ ఆప్తుల అపదేశము ప్రకారము చేయు విచారమే అర్ధనేణ చెప్పు యమునకుగాని మరియొక కర్మ ఏదియు కాజాలదనియుచున్నాడు. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామసతేన వా. 13. అర్థస్య వస్తువు యొక్క నిశ్చయ నిర్ణయము హితోక్తితః హితులైన వారి యొక్క ఉపదేశము వలన కలుగు విచారేణ విమర్శచేత దృష్టః చూడబడినది. స్నానేన స్నానముచేతన కాదు, దానేన దానముచేతగాని, ప్రాణాయామసతేన వా అనేక ప్రాణాయామములచేతగావి నౌకాదు. అజ్ఞానదోషముచే భ్రాంతి చెందిన పురుషుడు భయకంపాద్య నర్ధములకు లోనగును అట్టి సమయమున ఆప్తోపదేశమనెడు ఆధారము లేకున్నచో అతడు తనంత తానుగా విషయస్వరూపమును గూర్చి శ్రీవివేక చూడామణి విమర్శింపజారడు. అందువలన విచారమునకు ఆప్తోపదేశము హేతువుగా చెప్పబడినది. హితుడనగా యథార్థమును చెప్పువాడు. భ్రాంతి చెందినవాడు హితులు అపదేశించిన విధమున విచారము చేయక స్నానము దానము ప్రాణాయామములు మొదలగు కర్మలు చేసినను భ్రమను తొలగింపగలిగిన అపరోక్ష జ్ఞానము కలుగనంతవరకును అనర్థకారణమగు భ్రమ నివర్తింపదుగాన అప్పుడు అతనికి అనర్థ నివృత్తి ఎట్లు కలుగును అని భావము. వస్తువు యొక్క యథార్థ స్వరూప మును నిర్ణయించుటకు అనుకూలమగు మానసమగు వ్యాపారమే విచారము. భ్రాంతి కలిగినప్పుడెల్లా దానిని తొలగించి ఒక వస్తువు యొక్క యథార్థ స్వరూపమును తెలుపగలిగినది హితుల అపదేశము ననుసరించి చేసిన విచారమే యను విషయము ప్రత్యక్ష సిద్ధము. కావున ప్రకృతమునందుగూడ శృతిచేతను ఆచార్యోపదేశానుసారముగను ఆత్మ విచారము చేసి దాని యథార్థ స్వరూపమును సాక్షాత్కరింపచేసుకుని అనాత్మాధ్యాస అధ్యారోప రూపమగు సంసారము నుండి తనను తాను విడిపించుకొనవలెనని ఈ శ్లోకమునందలి అపదేశము. అవ ఆయా కర్మలను చేయగల సామర్థ్యమున్నవాడే ఆయా కర్మల ఫలమును అనుభవింపగలడు, అసమర్థుడు అనుభవింపజాలడు. కావున బాహ్యములగు దేశకాలాదులు సహకారులుగా మాత్రమే ఉండును ఆ ఫలమునిచ్చెడిది అంతరమగు సామర్థ్యము ఒక్కటియే ఎని చెప్పుచున్నాడు.